అయం పంథానో విత్తః పురాణో యతో దేవా ఉదజాయంత విశ్వే అదశ్చిదాజనిభిష్ట ప్రవృద్ధో మాతరముజాపత్రవేగ నాహమతో విరాజా దుర్గైతీరస్తా పాశ్వాన్నిర్గమాణి భూమి మే అగ్రదాకత్వాని యుద్ధైక్వేన సంత్వేన వృక్షై పరాజతీ మాతరమన్వచష్టననాను గాన్యర్నుగమాణి తష్టర్గృహే అభివత్సమమిన్వశ్వతధన్యం శంభో సుతస్య కిం శరథ క్రణభజ్యం సహస్రం మాసో జభార శరదశ్చ పూర్వీ నయేన్వశ్చ ప్రజమానమశ్చాతూతలే నిత్వా అవద్యమేవ మన్యమానా గుహాకరింద్రం మాతా వీర్యేణాంజ్యేష్టం అరోదస్తాత్సుజవత్కంబసారోదసే అపృణాజ్జాయమాన ఏతర్షంచలలాభవంతేర్భావీరివ సంక్రోశమానా ఏతా విపృచ్చమిదం భనందికమాపో అద్యం పరిధిం రోజంతి విమిష్మిరస్మే నిపితా భనంతేంద్రశ్చాపద్యం దీదిశం తాపాః మైతాన్ పుత్రో మహతావధేన వృత్రం జఘన్వాసృజద్విసింధూన్ మమచ్చలత్వాయుపతిః పరాతమవచ్చలత్వా గుణవా జభార మమచ్చిరా పశ్యుష మే మమృద్ధర్మమచ్చిరింద్రస్వహసోదతిష్ఠత్ మమచ్చలతే మఘపంద్యం సోని విద్వాహనో జఘాన ఉత్తరోపభూవాంక్షిరో దాతశ్వసంపీణగ్వధేన దృష్టిస్ సాధువస్తవీరం దాగామానాధృష్ణం ఋషభం తుమ్ రవీంద్రం అదీళం వత్సం చరథాయ మాతా స్వయం గాతుం తందనిచ్చమానం ఉత మాతా మహిళమన్వేన దీప్వా జగతి పుత్ర దేవాః అథాబ్రవీద్వృత్రమింద్రోహనిష్యాం సరే విష్ణావితరం విక్రామస్వ కస్తే మాతరం విధమామదక్రచరంగస్తామజిఘాం సచ్చరం తమ్ కస్తే దేవో అధీవాదీగాదీత్యప్రాక్షీణాస్తితరం పాదగృహ్య అవత్యాసున ఆంత్రాణీపేచేన దేవేషు వివిదేమర్ధితారం అవశ్యం జాజామహీయమానామధామేశ్యేనో మధ్వాజభార దేవాభద్రం నో అపి వాతయమనాః హరిః ఓం ేవాజ్రన్నత్ర విశ్వే దేవాసః సుభవాసభూమాః మహాభేరోదసే వృద్ధమృష్ణం నివేకమిద్వేన చే వృత్రహత్యే అవాసృజం దివ్రయో న దేవాభువః సమ్రాళీంద్ర సత్యయోనిః అహన్నహిం పరిసయా నవన్న ప్రవర్తనీరరతో విశ్వధేనాః అదృక్నవంతం విజాతమబుద్ధ్యమబుద్ధ్యమానం సుషుపానమింద్ర సప్త ప్రతి ప్రవత ఆసయా నమహిం వజ్రేణ విరీనా అపర్వన్ అక్షోదయచ్చవ సాక్షామ బుద్ధ్రం వార్ణవ తస్తమీషేభిరింద్రాః ్రాణ్యోఘ్నాదుతమా నవోజో వాభినత్కుభ పర్వతానాం అభిప్రదర్జన యో నగర్భమృధాజివ ప్రజాయుస్వాగమద్రాజ అదర్పజో విసృత భుజూర్ణేంద్రం వృతారిణా ఇంద్రసింధూన్ త్వం మహేమవనిం విశ్వధేనాం దుర్వీతాయే వైయాయక్షరంతి అరామయో నమసే జలన్నస్మృతృణోరింద్రసింధూన్ ప్రాగ్రవో నభన్వో నవగ్వాద్వస్రామిన్వద్యుభేర్గృణజ్ఞాన్వాణత్రిఢానాథోగింద్రస్తర్యో ఓనం సోపత్నే పూర్వేరుషదస్వరదస్త్రమూర్తాభృత్రం జఘన్వాజద్విసింధూ పరిక్షితృణద్బద్భానాశ్రీరాజింద్రస్వీతమే పృథివ్యా అమ్రే పుత్రమగ్రువో అధానం నివేదానాద్ధరిభాజభర్త అంధో అఖ్యదీమాదానో నిర్భూ కచ్చిత్ సమరం తమర్వ ప్రదే పూర్వా నికరణాని విప్రా విద్వాహ విదుషేకరాంసి యథాయథావృష్ణ్యా నిస్వగోర్తాపాంసి రాజన్నర్యావీవేషీ ణోగ్రేణానయుషం చరిత్రే నద్యోనే అకాలిదే హరిభో బ్రహ్మణవ్యం ధియాస్యామరథ్యస్తాయింద్రో దూరాధాన ఆసాదభిష్ణిగ్రహ భోజిష్టేభిర్నృపతిర్వజ్రబాహుః సంగే సమత్సు దుర్మణిః ప్రతన్యూన్ ఆనయింద్రో హరిభిర్జాత్వచ్చార్వాదీనోపాసే రాధసే చ ఇష్టాదిభజ్రీమఘవాభిరత్సీమం యజ్ఞమనూనోవాజసాతౌ ఇమం యజ్ఞం తమస్మాకమింద్రపురో దధత్సనిష్యసి కృతం నః స్వగ్నేవ వజ్రేణ సరేధనా వయమర్యాజిం జయేమ ఉషన్ృషణ సుమనాపాకే సోమస్ నృషూతస్య స్వభావ పాయింద్ర ప్రతిభృతస్ మధ్వస్తమందామర పృష్ట్యేన రక్షిభిర్నవేభిర్వృక్షోణ భక్వశ్రుణ్యోనేత మర్యోనయోషామభిమన్య బాణోచ్చామిగ్నిపురుహోతమింద్రం గిరిర్ణయసురవాణేంద్రస్వరాదేవసేజాత ఉగ్రహ ఆదర్దావజ్రాం స్థవీరన్న భీమబుద్ధే మకోసం వదూనాందృష్టం వర్తజనుషాన్వస్తిలరాధామరీతామఘస్ ృానస్త విడేవ్రాస్మభ్యం దిపురుహూతరాజే రాజ క్షయస్దర్శనీనాశనాభవత్తాదిగోనాక్షానరస్ విధేష ప్రహాన్వస్వో రాశిమభినేతాదిభూమి ప్రజాతచ్చాతచుష్టో జనా గణోదిముహుకాది ధృష్ గురుధాదుభే విచయుష్టో అంబోధా దాదిద్రవీణం చరిత్రే మానో మధ్యీరాభరాధిరన్న ప్రధాదుభే దాత వే భూరియత్తే నవ్యే దేష్ణే స్వస్తే అస్మింత ముఖ్యే ప్రభ్రవామ భయమింద్రస్తువంత ృతయింద్రనుగ్రేణానయుషం చరిత్రే నద్యోనపీపే హరిభో బ్రహ్మణవ్యం ధియాశ్యామరచ్చాయాంద్రోపముపాధయుతస్తమాతస్తు సూరా వృధానస్తీర్ఘ్య పూర్వేర్గోర్నక్షత్రమభిభూతిపుష్యాత్హస్తవృష్ణ్యాద్యుమ్నశ్చిరాధసోదృన్ క్రతుర్విధ్యోరాక్షాత్మాత్ర అభ్యస్తి కృష్ణి ఆయాంద్రో దివా పృథివ్యా భక్షోస ముద్రాదుత భాపురీషా సర్వరాజరాజేనో మరుత్వాన్ పరాపతో వాసదానాధృతస్య శూరస్య రాజో బృహతో జయీషయతముష్టవామ విదధేష్మింద్రం యో వాయునాజయతి గోమాదేషు ప్రదృష్ణ్యానజ జీవస్యో అచ్చ ఉపయో నమో నమాశిస్తభాజం నియత్తివాజం జనయన్ విదధ్యై పూర్వమారా ముక్తైరేంద్రం కణ్వేద సదానేషు హోతాః ధిషాయతి ధిషణ్యంతః శరణ్యాన్ సదనం కో అద్రిమౌ శుచస్య గోహే ఆదురోషాః హోతాయో నో మహాన్ సంవరణేషు వన్నీః అత్రాయతీం భార్భరస్య కృష్ణస్య శక్తిసృష్మస్తు పతే భరాయ గుహాయతీ మౌషిజస్య గోహే ప్రయద్ధియే ప్రాయ సేమదాయ ప్రియద్దరాహం శివర్వదస్య వృందే వయోభిర్జిందే అపాంజవాంసి ధియద్గౌరస్య గభయస్య గోహేయజీవాజాయ శుద్ధ్యో భద్రాదేహస్తాసుగోదపాణీ ప్రయంతారాహస్సు పతే రాధ ఇంద్ర కాదేషత్మత్సిన్నోదుహర్షేదాబు ఏవస్వైంద్ర సత్య సమ్రాఢంతా భృత్రం వరీవ పూర్వమేక పురుష్టు సక్రత్వానశ్వగ్ధిరాజో భక్షీయతే వసోదీర్యస్య నోష్టుతయం రణోగ్రేణానయిషం జరిత్రే నద్యో ఓనపీనిపేః అపరారితే హరిభో బ్రహ్మణవ్యం ధియాస్యాః పరచ్యస్స దాసాః జయన్నైంద్రోజుషే యచ్చమష్టితన్నో మహాన్ క్రాదతి సృష్ణ్యాజీత్ బ్రహ్మస్తోమం మఘవాసోమ ముక్తాయో అస్మాహానం సమసా బిభ్రదేతి ఋషావృషం ఝంచతురశ్రిమస్యన్ ఉగ్రో బాహుభ్యాన్వృత వత్సీవాన్ శ్రియే పరుష్ణే భృతమానమూర్ణాంగ్యస్యాత్పర్వాణి దక్ష్యాయ విద్యే యో దేవో దేవత మోజాయమానో మహోవాజేభిర్మహద్భిశ్చతుష్మైః దధానో వజ్రం వాక్పోరుదంతం యామనేన రేజయత్ప్రభూమ విశ్వారోధాంసి ప్రపతస్య పూర్వేద్యౌర్విశ్వాజనీమన్వేజలక్షాః ఆపాదరాభరాది సుష్ణాగోర్బృహత్పరిజ్వన్నోనుబంధవాదాః సాదూత ఇంద్రమహతో మహాని విశ్వేష్విత్సవనేషు ప్రవాచ్యాః యచ్చూరధృష్ణో దృషదాద దృష్ణాన హింవజ్రేణ సభసా వివేషీః సాదూతే సత్యాదు విన్వంశ విశ్వాప్రధేనవశ్యశ్రతే వృష్ణవూధ్నాః అసాహద్రేణమణోభిజానా ప్రసింధ భోజవసా చక్రమంత అత్రాహ దేహరి వస్తాబు దేవీరవోభిరింద్రస్తవంత స్వసాహారః యచ్చేమను ప్రమజో బద్బధానా దీర్ఘామను ప్రసీదం యంతయధ్యై ఇదీలే అంసర్మధ్యోనసింధురాత్వా సమీసమానస్య శక్తిః అస్మద్రక్షుజానస్య యమ్యా ఆదున్నరత్నం దివ్యోజ సంగోః అస్మే వరిష్టాగ్నిజ్యేష్టాగృమ్నాని సత్రాసహురే సహాంసి అస్మభ్యం వృత్రా సుమనాది జయమధర్మర్షోమత్యస్య అస్మాకమిత్సృగ్నహిత్వమింద్రాస్మభ్యం చిత్రాముపమాహి వాజాన్ అస్మభ్యం విశ్వాయుషన పురం ధీరమాఘం సుమాఘవన్ బోధి గోదా నోష్ుతయం రణోగ్రేణానయిషం జరిత్రే నద్యో నవీపే అకారితే హరివో బ్రహ్మణవ్యం ధియాస్యామరథ్యస్తాసా తృహత్కృజ్ఞం జోషాణో అభితో మమూసా శివన్సాదో జిషమానో అంధో వక్షేధనాయ కో అశ్చ వీరస్ సమాదమాపతమానం సుమతిభిక్ భూవచ్చోతి హూజమానమింద కథా బృన్మన్నమస్య వేద కా అశ్చ భూర్వీరుపమాదయోః కథైన మాహుఃపూరింజరిత్రే కథాధమానోద్రవీణం దీధ్యాన దేవో భూవన్నమేదామృతానామో జగృభ్వా అభియజ్జుజోషత్ కథాగతశ్చోషోష్టౌ దేవో మత్తస్య సఖ్యం జూజోష కథాగతస్య సఖ్యం సగజ్జోజే అస్మిన్ కామం సుజుజం కథశ్రే హిమాధమత్రం సఖ్యం సగిభ్య కదానుజే భ్రాత్రం రబ్రవామ శ్రే సుదృశోమపురస్వర్గాస్వా అర్ణచిత్రమవిహరాగో సంధరతమీంద్రాంద్రేదిక్మా సృజసే అనీకాణయాన భుగ్రో దూరే అజ్ఞాతాషదోపబాధే సంది పూర్వేర్వ్రతీర్వృజిరాని హి శ్లోకో బధిరాజర్ధకర్ణా బుధాన సృజమాన ఆయో దృఢాధరుణా నిబంది పురూణి చంద్రావూషే బూంషి దీర్ఘమీషనంత వృక్ష ఋతేన గావృతమామీ వేదు పృథ్వీ బహువేగ భీరే ఋతాజ ధేనుపరమే దూహాతే నోష్ృతయృగానయుషం చరిత్రే నద్యో నీపే హరిభో బ్రహ్మనవ్యం ధియాస్యావరథ్యస్తాతూనమింద్రమర్వాధీరం రాధావర్తర్హి వీరో గృణతే వసూ నిసోపజర్నిషిధానం నో జనాథ్రహత్యేహ్యస్తేభ్యస్తృష్టోదయింద్ర సత్యరాధా సయామన్నామఘవామత్యాయ బ్రహ్మణ్యతే సుష్మజేవరీ బోధాన్నరో విక్వాజం తే సమీకేరీక్వాంసస్తంద కృణ్వత్రాయత్యాగముభయాస్తోకస్తనాయస్తౌ క్రతూయం దీక్షితయో యోగముద్రాదృానాదో విశో అన్నదాతౌ సంయద్విశోవ వృత్తంత యుద్ధ్మా ఆదిన్నేమ ఇంద్రయంతే అభీకే ఆదిద్ధనేమ ఇంద్రియం జయంత ఆదిపత్ని పూరోలాసం విరిచ్చాద్ ఆదిత్సోమో విపవృచ్చాదసుష్మేనాదిజ్యూజోషవృషభం యజధ్యై ృోత్యస్మై వరీ భోజిత్తేంద్రాయోమాసతే శృణోతి ృణతే సమత్సు జయింద్రాయ సునవత్సోమ మధ్యపదాత్పత్తిఋతభృజాదీధానాయోషా నిహర్యంతస్మిన్నృషంసృష్మింద్రాయం యతే దృఢా వా దీర్ఘం యజాది మధ్యక్ష్య దర్జ అధిక్రదృషం పద్యక్షాదురోనాశీతం సోమశుద్ధి భూజసామత్సమీయో విక్రీయో అకాడిషం పునర్యన్ భూజ సా కనీయో నారీరే దీనాదక్షా విదూహంతి ప్రవాణం జీవం దశభిర్మమేంద్రం క్రీణాతి ధేనుభిః యజా వృత్రా నిజంఘ దదధైరం మే పునర్దదత్ నోష్ృతయం రణోగ్రీణానయషం జిత్రేణ్యోనపీపే అకారిదేహరిభో బ్రహ్మణ్యం ధియాశ్యామరచ్చస్వదాతా దేవకా భగుసన్నింద్రస్వక్ష్యం జోజోషా ేపార్యాయమిే అగ్నౌ సోమయీతేనామపచోమ్యాజమనాజుర్మాభవతిమస్తాంగస్తంగోభ్రాం వచ్చిగమేకూతి ో దేవానామో అద్యాణీతే జ్యోతిరీక్ంద్రో అగ్నిశ్రుతశ్రామంతిమనసావీరేణం తస్మా అగ్నిర్భారత శర్మయం సంజో సూర్యముచ్చరంగం ఇంద్రాయ నృపామేత్యాహనరేణ్యాయృతమాయ నృణాంది బహవోర్వస్మాది శర్మయం సత్యసుయలింద్రేమనాయ ప్రియస్సు ప్రావీ ప్రియోమీ సుప్రావ్య ప్రాజుడా వీరసృష్మే పత్తిణుతే కేవలేంద్రా నాదుష్మేదాం సఖానజామిర్దుష్ప్రావ్యో వహందేదవాదేవదా దక్షమింద్రోసున్వదాసుతపాసంగృణీతే ఆశ్రవేదక్షిరదిహంతి నగ్నం విదృష్ణజే భద్రజే కేవలోభూత్ ఇంద్రం పరేవ రేవధ్యమాసయింద్రం జాంతోపాసిదాసయింద్రం ఇంద్రం జయంత ఉదయుధ్యమానాంద్రం నరో వాజయంతోవంతే అహం మనోరభవం సూర్యస్థాహం కక్షేపాహ అహం సుత్సర్వాజ్మేయేహం కవిరుదనామశ్యామా అహం భూమి మదదామాజాహం వృక్షం దాసు దేవత్యాయ అహమోహనయం బాబానామ దేవాసోహనుకేతమాయన్ అహం పురోమంతసారోరం నమ సాకం నవతీస్వంబరస్ సతతమం వేష్యం సర్వదా దాదివో దాసమతిమంగతామం రజునవిభ్యో మరదావిరేనశ్రేణేభ్య ఆశుపత్వా అచక్రయాగస్వధయాసుపర్ణోహవ్యం భరన్మన వే దేవజుష్టం భరజ్య దివిరతో వే బీజాన పథోరుధామనో జవాసర్జి తూయం జయో మధూనా సోమ్యే నోతస్రవో వివిదేశేనో అత్ర జీవీశ్వేనో దమానో అంతుం పరావతస్రగుణో మంత్రం మదం సోమం భరద్దాదృహాణో దేవామాన్ దివో అమష్మాదుత్తరా దాదాయ ఆదాయ శ్వేనో అభరత్ సోమం సహస్రం సమాన్ అజితం చ సాకం అత్రాపురం ధీరజహాదరా ధీర్మదే సోమస్య మూరా అమూర గర్భేణ సన్నందే రామవేదమహం దేవానాం చ నీమాని విశ్వాః శరం మాపురాజ శ్రీరక్షన్మధేనో జవసా నిరదీయం నఘాతమామభజోషం జవారాధీమా సత్పక్షదాభీర్యేణ ీర్మాపురం ధిరజహాదరాదీర్మాతాంగదరచ్చోమాన అభయచ్చేనో అశ్వేషద్యోర్వియజ్య జివాత భూపురం ధిజ్యదస్మా అవహ క్షిపద్యాం ఘదాస్తాపన సాభురణ్యన్ నిజిప్యీమింద్రావతో న భుజ్యం శేమో జారబృహతో అధిష్ణో అనంత ప్రసత్పసత్యర్ణమధయామాని ప్రసీదర్శనద్వే అరశ్వేతం కల సంగోభీరత్మా విద్యానం భగవా శుక్రమంధాభిప్రజామద్భో అగ్రమింద్రోమదాయ ప్రతిధత్తిమధ్యై రోమదాయ ప్రతిధత్తిమధ్యై ఖ్యైంద్రో అపోమన వేధశ్రుతస్కః అహం నహి వరీణాత్ సప్తసింధూన వృణోదపేహితే వఖాని సూర్యస్యేంద్రశ్చక్రం సద్యయింద్రో అధిష్ణునా బృహదా వర్తమానం మహోద్రుహో అపవిశ్వాయుధాని అహన్నింద్రో అదరదగ్నిలింగో ప్రాదస్యోన్మధ్యం దీనాదభీకే దుర్గే దూరోణే ప్రజాతర్భాని వర్హీత్ విశ్వస్మాత్సీమధమాన్మిశోదాతీరగణోర ప్రశస్తా అబాధే ధామేణతం నిషత్రోగరిధత్నైవాదత్యం మేఘవానాయువంతరింద్రశ్చ సోమోర్వమశ్రయో ఆదర్దృతమపేహిన్యస్వారిహిషుభోక్షాశ్చిత్తృదానాస్తుతముపవాజేభిరుద్దీంద్రజారిహరీభిర్మందానోటేభిర్గ్రహాణ సచ్చరాధాయాదినర్యస్థిత్వాన్మూయమానస్తోత్రిరుపాయజ్ఞం సోయో అభీరుర్మణ్యమానశ్వానే బ్రహ్మద సంభవీరై శ్రావేతర్ణా వాజయ్యైరుమల ప్రతిశం మందయ్యై ఉద్వృఢానోరాధ సేతుష్మాంతరం నయింద్రస్వతీర్థాభయం చ అచ్చాయోగం తానాధమానభూతిబ్రహ్మవమానం గృణంతం ఆసూన్సహస్రాణి శతాని వజ్రబాహు భోరాఘవన్నింద్ర విప్రా వయం దే శ్యామసూరయో గృణంత ేదానాథో బృహద్వీపస్రాయనే కులుక్షో నగేంగోత్తరోమ్రాయాంగివృత్తహేవాయత్మ సంతాదే అనుపృష్టయో విశ్వాచక్రేవామృదు సహాంగ్రుత విశ్వే జనే ధనా దేవాస ఇంద్రయుధుమాదీరౌతమాధిభ్యక్రం గుత్సాయుధ్యతే గుణాయూర్యేవాయతో విశ్వాయుధ్యలే కలిద్రవనూగ్రహన్ చత్రోదమత్యాయకమరీనాజింద్రూర్యం లాభస్సీభిరేతరసం కిమాత్రహన్మన్యమత్తమహత్రహదానుమాదీరేతద్ధేదుతవీర్యా అమింద్రజగత్తపౌంశ్యం స్త్రియం యద్దుర్హనాయుభం వధేర్దుహితరం దివః జివస్తిద్ధాదిహితరీయమానాందంపేనగి అపోషా అనసంపిష్టాదర విద్యుషీ నియత్సేం శిష్మధృషాతనస్వేతుంపిష్టం విపాశ్యాదీం పరామత ఉదసింధం విబాల్యం విదస్థానామధిక్షమి వరిష్టాయింద్రమాజయా ఉత దృష్ణస్ ధృష్మిజా ప్రవృక్ష అభివేదనం పురోయతృణక్ ఉతరదాతం కౌలికరం బృహద పర్వతాదధి అవాహారణ్యసంభారం ఉతదాత వర్తిన సహస్రాణి శతాబీ అధిపంచ ప్రధీవ ఉదత్యం పుత్రమగ్రువరావృత్తం సదక్రదో ఉక్షేష్భజత్ ఉదత్యా దుర్గరాజదో అధారాసీపతి ఇంద్రో విద్వాపారయత్ ఉదత్యాద్యాజరయోరింద్రపారర్ణాచిత్రరథావీ అరద్వాజాహితాజోంధం శ్రోణం చ వృత్రహన్ నే ధుమ్నమష్టవే శతమస్మన్మయీనా పురామింద్రోవ్యాస్యత్ దివో దాదాయ దాశుభే అశ్వాపయద్దధీజాయే సహస్రాత్రింశతం హతైః దాదానామింద్రో మాయయా సఖే దుదాశే వృత్రహన్ సమాన ఇంద్రగోపాదిః యస్తా విశ్వాని చిచ్చుషే ఉత నూనం యజింద్రియం కరిష్యాయింద్రపౌంస్యం అజ్ఞానగిష్టదామీరత్ వామం వామంతాదురే దేవో దధాత్తర్జమా వామం పూషా వామం భగో వామం దేవః కరుణతి అజానశ్చిత్రాభూవదూతే సదా వృధస్సఖా కజాసతిష్ఠయా వృతా తస్మాద్రోమదానామంభిష్టోమత్సదంధరతః దృఢాదీదానుదేవసు అభీరునస్వీనామభిదాగర్వేణా సదంభవాస్యూతిభిః అభీనావృత్స్వచక్రన్న భక్తమర్వతః నియద్భిష్టర్షణీనా ప్రవదాయిత్వదో నామాపదే భగచ్చది అభక్షితోర్జేతజా సంయత్త ఇంద్రమన్యవత్సనం చక్రాణి దధన్విరే అధత్వే అధసూర్యే ఉదస్మాహిత్వా బాహురిన్ మఘవానం సజీపతే దాహారమవీ దీఘం ఉతస్మాజిత్పరీసమానాయ సంవతే రోజిం మంభసేవసు మహిష్మాతే సహన జననాధోవరం త ఆములాహోత్రాణి కరిష్యత అస్మాబంధు సతమస్మాన్ సహస్రభూతజ అస్మాన్ విశ్వా అభిష్టాయ అస్మాణీష్టలక్ష్యాయ స్వస్తజే మహోరాజే దివిత్మజే అస్మాభిద్ధి విశ్వహేంద్రరాజాపరీన అస్మాన్ విశ్వాభిరుచిభిః అస్మభ్యంతామృతి ప్రజాస్తే భగోమతాభిరింద్రోజిభిః అస్మాకం దృష్ట్యాథోర్జుమాన్ ఇంద్రాణవచ్చుత గ్రవ్యరస్మీయతే అస్మాకముత్తమం క్రీధిశ్రవో దేవేషు సూర్య వర్షిష్ఠం జామీవోపరి ఆదూన ఇంద్రవృత్రహన్నస్మాకమర్ధమాగాహి మహాన్మహీభిరుచిభిః భ్రమిస్తిభ్యాదిదూతు జలాచిత్రచిత్రిణీష్వా చిత్రం క్రీణాశ్రూతయే దభ్రేభిర్నిచ్చతీయాం సంహం శివ్రాధం తమోజసా సఖీభిర్లే త్వే సజాః భయమింద్రత్వే సజా భయం వాభినో నమః అస్మాస్మాదిలవ సరస్చిత్రాభిరద్రివో నభజ్జాభిరుచిభిః అనాదృష్టాభిరాగాహి భూయామోషుత్వావతస్సఖావాజయింద్రకోపాదః ఇదో వాజా జగృష్వాయే ీషయింద్రవాచస్వతీమహేషం నరే అన్యథాయుచ్చిస్తుభ్యంద్రగిర్మణ అభిస్వాగోతమాగిరానోషత ప్రదావనే ఇంద్రవాజాయ భీష్మాయే వోజామీర రోదాదీరభీత్యే గృణంతి వేధతో జానీ చకర్థపౌంశ్రగర్మణ అయీవృథం సగోత మాయింద్రత్వే స్తోమవాహద ఐషూధా వీరవద్యసిద్దిగస్వ తామీంద్రసాధారణత్వం భయమహే అర్వాచీనోపశోభాస్మేసుమస్వాంధ సోమానామింద్రసోమపా అస్మాకం తామదీనామా సోమ ఇంద్రయక్షసు అర్వాగావత్తజాహరీ పురోలాసం చ నోఘసో జోషజా శేగిరశ్చన మధూయుని వయోషణ సహస్రం యుక్తామింద్రామీమహే శతరం సహస్రాజేతామయంగామాచ్యామతి అస్మత్రారాధయేతుతే కలసానామధీమహి భూరిరాజివృత్రహన్ భూరిదా భూరి దేహి నోమాదభ్రం భూర్యాభర భూరి హేజింద్రజిత్సి భూరిరాహ్యసి శ్రుత పూరుత్రాదూరవృత్ర ఆనోభయస్వరాధి పదే భద్రో వీచక్షణసంసామిఘోషణో నపాత్ మాభ్యాంగానోదిశ్రద అనీనకేవ విద్రదే ద్రుపదే అద్భరే బ్రూయామేషు శోభేదే అరంభుశ్రయామేరమనుశ్రయామే బ్రూయామేష్సృధా భద్రం నో అపే వాతయమనా హరి ేష్యుపత్తిరేష్ణీరేవాతూరాణిభేభైపరిద్యాం సద్యోపూవక్రం పితృభ్యాం పరివిష్టివేదనా ఆయుర్దేవాధీరా పుష్టిమాహన్మనాయై పునర్యేతృపితరాయువానాశనాయూపే వజననాశయానాజో విద్వాంగృభురింద్రవంతో మధుత్సరసో నోమంతు యజ్ఞం యత్సంవత్స నృభవో కామరక్షం యత్సంవత్స నృభవో మా అభింసన్ యత్సంవత్సమభరన్ భారో అస్యాస్తాభిస్తమీభిరమృతత్వమాసు జ్యేష్ఠాహతమతాద్వాకరేతి కనీయాంద్రేంద్రేణ భామేత్యాహ అనిష్టా చతురస్కరేష్టాభవత్తానయద్వశో సత్యమో జౌందరేమాక్రురనుస్వధామృభవో జగ్మువేతమానాంక్షమేవాష్టా చతురో దృష్ట్వా ద్యోగోజ్యాదిక్షేరణం ప్రభవస్వసంతా సుక్షేత్రాగృన్మన్ననాయం తసింధోన్ధన్వాదిష్టన్నోషీర్నిమాపాక్రుమృతం రేష్టా విశ్వజు సర్వం విశ్వరూపాం తదాలక్ష్యం ఋషభవరయన్నస్వరదస్వరదస్వహస్తాః అభోత్యే రామజోషంక దేవాభిక్రత్వామన బాజీర్ధ్యానాః వాయో దేవానాం ప్రభవత్సుకర్మేంద్రశ్చర్భుక్షావరుణశ్చ విద్వాః ే హరీ వేదయోక్తావదంతయింద్రాయ చక్రస్వయుజాయే అస్వాహే రాజ స్ఫోటం ద్రవీణాన్యస్మే దత్తవిభవ క్షేమయం సో న మిత్రం ఇతరాన్న కీర్తి ముదవోమదం ధర్మహృతే శ్రాంతస్య సఖ్యాయ దేవాః తే నూనమస్మేర్భవో వసూని తృతీయే అస్మిన్ సర్వనే దాత నిభర్విర్భావా జగింద్రో నోమక్షేమయజ్ఞం రత్నధేయోపజాత యో ఘిణా దేవ్యం నామధాత్తీతిం సంవరా ఆత్మదావః ఇదారాదో జన్మ నో వాజరత్నాృతృభిర్భవో మాదయధ్వం సంభోమధాత్మదం పరం ధిశ్రువీరామస్మే రజిమేరాయధ్వం అయం వో యజ్ఞర్భవో కార్యమామృష్ట్రతివో దిద్వే ప్రవోచ్చాజుషానాథో అస్థురభూత విశ్వే అగ్ర్యోతమాజాః అభూతవో విధేయక్రదేయమిదానరోధాసుమత్యాయ విభవో దేవోమహి తృతీయం సమనం వదాయ ఆవాజాతోపనర్భుక్షమోనరోద్రవీణోగృణానా ఆవక్తీతయోభిత్తే అన్నామిమాహస్తం నవస్సరి వద్మన్ ఆనవాదస్తవసోజాతనోపేమం యజ్ఞం నమసాహూయమానాః సూరయోయస్తమధ్వ పాదరత్నధాయింద్రమంతోడాయింద్రవరుణేన సోమం సజోడా పాహి గర్వణో వరుద్ధి అగ్రేవాభిర్మృతుమాభిస్తోషాజ్ఞాస్పత్నీభిరత్నాభిస్తోషా సజోషాదాదిత్యైర్మాదయధ్వం సజోషాదర్భవః పర్వతేభిః సజోషసో దైవ్యేనాథమిత్రాజోషస సింధుభిరత్నేభిః యే అశ్వినాయే విలరాజభూతీయేనం దక్షర్భవోజే అశ్వాః యే అంసత్రాజర్ధగ్రోదీలే విద్భోనరస్వపత్యాని చక్రుః యే గోమంగం వాజమంగం సువీరం రయం ధత్తవసుమంతం పురుక్షం తే అగ్రే పార్భవో మందదానాస్మేధత్తజే చ రాజిం గృణంతి నాభూదనవో దీదృఢామాణి స్వస్తార్భవో యజ్ఞే అస్మిన్ సమింద్రే నమదసదం మరుద్భిః సంరాజభిరత్నధేయాయ దేవాః ఇవో